210 హ్రీంకారే కపరాయణ సం భా హ్రీంకాదే కసరాయణ హ్రీంకార వీవ ఏకమనితర సాధారణం చతుర్విధా పురుషార్థ సాధక తయాపరమైనం జ్ఞాపకం ప్రమాణం యస్యాః సా తథాస్య బీజస్య వాచ్యార్థో మాయా స నిరుధిష్టాన న సిద్ధ్యతీతి తదాశ్రయత్వ విషయత్వాభ్యాం తద్రోహితం తేన జ్ఞాప్యత ఇతి భావః ఓం హ్రీంకాగైకపరాయణాయై నమః ఆం వి హ్రీంకారమే ముఖ్యము అనితర సాధారణమైనది ఆ హ్రీంబిజము ధర్మ అర్థ కామ మోక్షరూపమైన చతుర్విధ పురుషార్థ సాధక రూపముతో ముఖ ముఖ్యము జ్ఞాపకమునైన ప్రమాణము గలదగుటం చేసి భగవతి హ్రీంకారిక పరాయణాయని స్తుతింపబడుచున్నది. ఈ హ్రీం బీజము యొక్క వాచ్యార్థము మాయ, ఆ మాయయు నిర్వధిష్టానగా శంకర 12-40 వరకు ఉండదు. మాయకు విషయత్వ రూపమునగాని యాశ్రయత్వ రూపమునగాని లేని హ్రీంకారము చేత తెలియబడుచున్నదగుట వలన దేవి హ్రీంకారిక పరాయణ ఎను నామముతో ప్రసిద్ధి నొందియున్నది